ఐంద్రం దృష్టుపర్వ ప్రారంభ అసోహాయ మహోభా చేతు వాజాం వాహా భరా సువితాం యజ్ఞకోణ Okay, now. విద్మాదే సోరగోణ రగోణ రగోణ అస్మభ్యంజాయ రామృంద ఋతమం ఏతమృతం ఏతమృత అపూర్వ్యాయ పురోద మానేయస్మై మహేవీరావ సాయతరాయ విరక్షే నాయవజ్రేణే సాహంతమాని మాయ సవే కాయరథ సవే రాయరథ సవే రాహాహ సవే రాయరథ అవద్రాత్స ఆంస మహాదే మహాదే ే ఆహా శ్రాయే ఆవద్దామే ద్రశాజేయా ధామా తాం పాపస్నే ఇంద్రమానః ద్రప్సాయ ఆంగమదేమాదేఖాతీయాన కృష్ణః దాదవి సహస్రాహే ఆవత్తామింద్రాః సహజియామంతాం అపాస్నేతే భ్రమణాః అధాద్రాః అవద్రమదే ఔహే ఔహాన కృష్ణ భాయ సహస్రై ఔహామింద్రా ఔహాయ యాధమంత సహస్రే ఆవద్దం ఆయ ద్రాసజే వ్యాధమంత ఆవత్నేమానా భద్రా హాయ రద్రస్య శ్వాసరాద విశ్వేదేవా అజహో వేదకాయ మరుద్భిరాయ అథమావాయ స్వాహృత నాజయాసి అథమావాయ స్వాహృత నాజయాసి భయ భయాయ భయా ప్రాసో మాతాయం ప్రణా సపోర్వాయ ప్రాచా చాణాయ ప్రా ్రమోదయ ఆ మాఘానే మాఘవా సురాధాభిదా సమాప్తం. ఐంద్రం అనుష్టుపర్వ ప్రారంభ. గాయ ప్రాయణా అర్చమ కాయణా బ్రహ్మా మార్గేనా అచ్చందేయా కమార్గేనా బ్రహ్మణ స్వాసతాగ్రాత బ్రహ్మణ స్వాహాయ సాతాగ్రాత ఉద్వంసమివాయాయ మేర ఉద్వంసమాయ ఆయాయ మాయ రాహాయ గాయంతి గాయత్రేణ అర్జంతకమర్గాయణా బ్రహ్మణ స్వాహాయ సదగ్రావ ఉద్వాసమివాయాయ మేర ఉద్వాసామి వాయావా ఉప మాయరాయ ఇంద్రం విశ్వాహ ఆవే వృధాన్ సామద్రవ్యా తాదంగేరా రాజే తమావా తాతాయనా పాజానాం దాత పాజం పదం ఇంద్రం విశ్వాహ అవే వృధాన్ తామో ద్రవ్యా సహం గిరా తాచే తామాహం తాచే నాం పాజానాం ధాత పాజిం పాజే ఇంద్రం విశ్వావేభ్రం సమద్రావ్యాసాంగేరా రాచేతమాం హాయ్ రాచారేణాం పాజానాం ధాత పాజం పాదే ఇంద్రం విశ్వావేభ్రం అయ్యాయ సమద్రావ్యా సాదాంగాయ అయ్యాయ తథాయ తామాహం పాదాయం పాతే అయ్యాద్రవ్యాధం అయ్యాయమంగ్ర థాయినాహం అయ్యాద పాజం పాజే అయ్యాద హయా విశ్వాః అవేవాధాః సమద్రవ్యాసంగాయేరాః ప్రచేతమం తాచార్యేణాం పాజానాం వాద పాజం పాదే భయాయ భయాయ భయాః భయా ఉభయా